జీవంద్రాయమానం విశ్వేర్దేవేర్ పరిపాణం పురుషాణం పరిపాణం గ్రహామసి అశ్వానామర్వాణం పరిపాణాయే ఉదాదే పరిపాణం యాదశంభరమాంజన ఉదావృతం వేక్షాధో అతిదేవ భోజనమధో హరితభేషజం యస్యాంజన ప్రదర్పస్యంగమంగం పరస్పరో తతో యక్ష్మం వివాహదత ఉగ్రో మధ్యమీవ నైనం ప్రాప్నోషవధోనృత్యానాభిశోచనం నైనం నిష్కంధమశ్వదేన స్వాభర్త్యాంజన అధర్మంత్రాద్దుష్వ్యాదుషుగామార్చమారాజుగా దుర్హార్దశ్రక్షోరోస్మాన్న పార్యాంజన ఇదం నిర్వాణాంజన సత్యం వక్ష్యామి నాదృతం సనేయాశ్వం గామహమాత్మానం తవ పూరుష త్రయోదాసాంజనస్య సగ్మావరాధారై వైశిష్ట పర్వణానాం త్రిగతం నామ దేవిదా యదాంజానందైరకులం జాతం హిమవాదస్మరే యాతోంశ్చ సర్వాంజంభయత్ సర్వాక్షయాతుధాన్యాః యదివాదైతైరకులం యదీరాములముచ్యతే ఉభేదే భద్రేణాం నేతాభ్యాం నః పాహ్యాంజన వాతాజ్జాతో అంతరిక్షాద్విద్యుతో జ్యోతిషస్మరే శరాహిరణ్యశంఖకృతాత్వ్రతోరోచనా సముద్రాదీరే శంఖేన హ్వా రక్షాహం సత్రిణో విషామహే శంఖేనామీవామాజిం శంఖేనోత సదా శంఖో నో విశ్వభేదృతాత్వ్రత దివిజాత సముద్రయ సింధుతస్వరయా సమాహిరణ్యశ్రతరణోమణి సముద్రాజ్జాతోమయర్వృత్రాజ్జాతో దీవాక సోమాసర్వదేవాసులేభ్య హిరణ్యానేవోమాత్మధీరే కరే దేవానామస్తి కృషణం భోమరాత్మన్నచ్చే వ్రామ్యాయోషేవచ్చీర్ఘాయత్వాయరక్షతు అడ్వాన్ధార ప్రతిశర్వీణ నడ్వాన్ విశ్వంభువేష అనడ్వాయింద్రస్తపదుర్భ్యో విచక్షే ధృవాన్ చక్రో విలీనే అధ్వన భూతంభ విశ్వద్భువనాదుహానస్పర్వాదేవానహం చివతారి ఇంద్రో జాతో మనుష్యే సుందర్ఘర్మస్తోషౌ జాన సుప్రజాస్తం సౌదారేణ సర్గ్యోనాష్ణీరాజనృహో విజానన్ అనడ్వాందోహే సుకృతస్య లోకైనం జాయే దివమాన పురస్తాద్ పర్జన్యోధారా మరుధౌధో అస్య యజ్ఞప్రయోదక్షిణాదో అస్య యజ్ఞపాదర్మయజ్ఞోనాశ్చాతేన ప్రాతిగ్రహీత యో విశ్వయత్నిష్టర్మన్నో భూతరదయమశ్చతుష్పాద్ దేవాస్వరారోహితరీరమృతేనాభిం ఏన ఏష్ లోకం ఘర్మస్య ఇంద్రో రూపేణాగ్నిర్వహేణ ప్రజాపాయ పరమేశీ విరాట్ విశ్వానరే అక్రమద వైశ్వానరే అక్రమద అక్రమద సోదృంభయోధారయత మధ్యమేతదోయత్రైషమీత ఏతావాదస్ ప్రాచీర్యావాన్ ప్రత్యమాహీత యో వేదారణోదోహాన్ సప్తానోపదస్వర ప్రజాకంచోదిషయో పద్భిస్తేజిమక్రామందిరాజంగాఖిలన్ శమేణాంగీలాగచ్చద ద్వాదశాయేత్రహ్మణో వేదతద్వాడుహో వ్రతం దుహే సాయం దుహే ప్రాతర్దుహే మధ్యం దీనం పరి దోహాయ సంయమితాన్ విద్మానోరస్వర రోహణ్యోహణ్యశ్చిన్నోహణి రోహేదమరుంధతి యత్తేష్టమస్తిరేష్టమాత్మని దాతాద్రయాపురస్తాపరో సందే వజ్రావజ్ఞావధుసమూతే పరోషాపరో సందే మాంసస్యస్తం సమశ్చరీరోహను వజ్రావజ్ఞాసంగీయాం చర్మణాచర్మరోహను అశుక్తే అస్థిరోహదు మాంసం మాంసేన రోహదు లోభనాసంకల్పయాత్మజాసంకల్పయాత్మజం అశుక్తే అస్థిరోహదు చిహ్నం సందేహ్యోషే సముత్తిష్ట ప్రేహిద్రవరసు చక్రస్సు సునాభిక్షోర్ధ్వం పదిత్వాసం శశ్రే దివాస్వాతో జగాన ప్రభోరసేవాంగారు ఉదయే వాహితం దేవా ఉన్నయా పునః పురాశ్చకృషం దేవాదేవాయథాపునః ద్వారిణో వాదో వాదాబింధోరావరావర దక్షంతే అన్య వాదువ్యాద్రవా విశ్వాభూతాయమాగమంసంతాదిరతోష్టాది రక్షంత ఉగ్రమాభారిషం జరాయక్ష్మం స్వామి అయం మే హస్తో భగవానయం మే భగవత్ర అయం మే విశ్వభేషయోయం శివాభీమర్షణ హస్తాభ్యాం దశాభ్యాం జిహ్వాజపూరోగమి అనామయత్రుభ్యాం హస్తాభ్యాం తాభ్యాం తాభిమృషామసి క్రమద్వమగ్నిగముఖ్యాంగస్తేభ్రద దివస్పృష్టం స్వర్గత్రా విశ్రాజేధీరాధ్వం పృష్టాత్రేధివ్యాహమంతరిక్షమారోహమంతరిక్షాద్దివమారోహం దివో నాగస్త పృష్టా స్వా ఆర్జ్యోతిరగామహం స్వార్యంతో నాపేక్షంతాజ్యాహం తిరోదీ యజ్ఞే విశ్వతోధారం సువిద్వాంసో విదే అగ్నే ప్రేహి ప్రథమో దేవతానాం చక్షుర్దేవానాముతమానోషాణ యక్షమాణా భృగోభిస్తజోషా స్పర్యం దుయమానాస్వస్తి అజమానద్వీపయనాభిదేన దివ్యం సువర్ణం వాయసం బృహంతం ేష్మసుకృతస్య లోకం పరారోహంతో అభిలాకముత్తమం పంచోదరం పంచభీరంగులేభిర్దర్యోద్ధర పంచభైరోదరం ప్రాచ్యాహం దిశి దక్షిణాయాం దేహి పాత్రం ప్రతీచ్యాహం దిశి భవదరమస్య దేశ్యుత్తరం దిశ్యుత్తరం దేహి పాత్రం ఊర్ధ్వాయాం ఆదస్యానోగం దేహి దిశి ధ్రువాయాం దేహి వాజస్యమంతరిక్షేమ్యమస్యుతమజం శృతయాత్మోర్ణోరంగే సంభృతం విశ్వరూపం సౌత్తిష్టేతో అవినాగమత్రమం పద్భిశతుర్భ్య ప్రతిష్ట దిక్షు సమత్పరదంతు ప్రతిశోనుభస్వదేవాదోదాయంతో బహర్షభస్తో నభస్వతో భాష్రాపృథివేంతర్పయంతో సమీక్షయంతోపాదేశం వర్షస్థర్గాయోపృథగ్రీయంతర్గాయంతీర్ఘోషిణపృథగే సర్గావర్షవర్షతోవర్షంతుమరుతస్తముద్రతస్తేషోర్కోరవతుర్వాహారయాథమహర్షవస్వాశ్రాపృథివేంతర్పయంతో అవిక్రంద్రస్తయాజన్యపదసాధమే త్వయా దృష్టం బహురమైతు వర్షమాదారేషుస్తం సంభవంతు సుదాన ఉత్సాహజగరాహుత మరుద్భ్యుతా మేఘావర్షంతుమ ఆశామాద్యోదాంబాదాంతుశోదీశ మరుద్భ్యుతా మేఘా సయ్యంతుమ ఆవో విద్యుదభ్రం వర్షం సంభవంతు సుదాన ఉత్సాహజగరాహుత మరుద్య ప్రచ్యుదా మేధా ప్రావంతు పృథివీమ అవామగ్నిస్తనోభిస్తంవిధానోజవోషధీనామధిమా బభూవ సనో వర్షం వరుదానం జాతవేద ప్రాణం ప్రజాభ్యో అమృతం దివస్పరి ప్రజాపతిస్తాపీరయమృతజాతి ప్రప్యాయతాం విష్ణో అశ్వస్థలేదోర్వాంగేతేష్ణాహితృణి సంవత్సరం బ్రాహ్మణ వ్రతచారిణ వాదం పర్జన్యజిన్యాం ప్రమండోగా ప్రవాదమండోగి వర్షమావాదరాదిని మధ్యే రథస్య తమస్య విగ్రహ్య చతుర ఫల ఇమధ్యే వర్షం వరుద్ధం విగదో వరుదామన ఇచ్చత మహాంతం కోదాభిజ్ఞం బహుదా విదృష్టాభవంతు బృహన్నే సామిష్టాతాంతిశి ఎస్తాయమన్యేతేతర్వం దేవాయిదేవాదంగ్రేతేరాజాత్రేతరుణశ్రుతీయా ఉదోగముద్రౌ వరుణశిరీన ఉదయోద్యాజరాజ్యాజరాక్షద్రాజా వరుణో విజస్తేరం తరారోదేత్ర సంఖ్యాతాశ్రమిషో జనాక్షే పాశా వరుణ సప్తసప్తేషాదిష్టంతు సర్వే అనృతమ్మదం నయ్యత్రం సృజంతు శతేన పాదై అభిధే వరుణైనం మాదే భోచ్చవాక్ష ఆస్తాం ఉదరం పుత్ర తాను సర్వా నను సందేహాని ఈశానాభావే చక్రే సహస్రవీర్యం సర్వస్మావోషేత్వాజిదర్వాస్తమోషధీనాపారయాది వ్యాసాపశాయ జాతమాగమత్తే చక్రామే పాత్రేయాం చక్రుర్నీలమభిరే ఆమే మాంసే కృత్యాయాం చక్రుస్తయాగతి దౌష్వప్నం దౌర్యీత్యం రక్షో అంబమరాయ దుర్వాదస్తమే క్షుధామానం దృష్ణామృద్యమాగతమే దృష్ణామారుధామానమోక్షం అవాహమాగతమే అపామార్గవోషీనాం సర్వాధామేకైద్వని తేన సమంజోగ్యశ్లోకేణాత్రీ సమావని కృణోమి సత్యమోదే రథాస్థం నృత్తరీ యోదేవాదమేదృషో గృహం వత్సోధారుదేవ మాతరం తమ్ ప్రత్యముపద్యమాత్మాన్యం విహాంసతి అశ్వాహస్తం దగ్ధాయాం బహురా పట్కరిక్రతి సహస్రధామన్విశేఖాం విగ్రీవాంఛాయయాత్మ పరిష్ణచక్రుడే కృత్యాం ప్రియాం ప్రియావదేహ అనయోషద్యా సర్వాత్రే చక్రుడాంగోషాం వాహతే పురుషేషు యశ్చరాయర్తం సశ్రే బాలమంగుళిం చరాయ భద్రమస్మభ్యమాత్మనేతవనంతు అవామార్గోపరమాశ్రుక్షేత్రియం శపథశ్చయ అపాహయాదుధానీయపసర్వారాయ్యా అపవిద్యయాధురాయ్యాయమే ఉదో అస్వృదోహృదయ ఉదోగత్యాగత ప్రజాంగివారిణీనం బ్రాహ్మణేన పరియుక్తాదిఖండేన అగ్రేష్యోషీరాజ్యోతిదేవాదీపయన్ ఉదత్రాదిపాకస్థో హంతాదీరక్షదో దేవాస్వయాగ్రేరగుర్వదేవాజాయీందీశాన్నామే ప్రత్యగృహిందంతర్యో అస్మాభిరాదయతి అసద్భౌమ్యా సమవత్తద్యావేషి మహర్జనా తద్వైతదో విరూపాయ ప్రత్యక్కర్తారే విషదో ప్రత్యంగిరం భవోవీధవితనీతేన పరస్వాన్ సర్వాన్మచ్చవధామధివరీయోయావయావధం శతేన మాపరీపాహి సహస్రేణాభిరక్షా ఇంద్రస్తే వీరభాంబద ఉగ్రవోజ్మానమాదధ ఆపశ్యతి ప్రతిపశ్యవరాపశ్య విపశ్యతి దివమంతరిక్షమాద్భూమిం సర్వం తద్దే విపశ్యతి తిస్రో దివస్తిస్ర పృథివీశ్వరేవాహం సర్వా భూతా విపశ్యాని దేవ్యోషధే దివ్యస్య సువర్ణస్య రక్తహాజగనీకా సాహోహితమయ్యాక్షో దేవో దక్షిణేహస్తాహం సర్వం పశ్యామి శూద్రవతార్యా ఆవిష్ట్రేణ అథో సహస్రక్షోత్తం ప్రతి పశ్యాక్షిరా దర్శయ మాయాసుహానాం దర్శయ యాసుహాన్యాః విశాచాన్ సర్వాన్ దర్శయే చత్వారభవోషధే కశ్యపస్య చక్షురోర్ధిగుణ్యాశ్చలక్ష్యాః వీద్రే సూర్యమివర్తం తమ్మాపి శాచం తిరస్కారః ఉదగ్రహం పరిపాణాద్యాసుధానం నిమేదినం తేనాహం సర్వం పశ్యామృతశోగ్రముదార్యం యో అంతరిక్షేణ పచతి రమ్యశ్చాది భూమి యో మన్యతే నాథం తంపీ సాచం ప్రదర్శయా ఆగావో అగ్మన్నుత భద్రమక్రం క్షీరంతు గోష్ఠేరయం తస్మే ప్రజాపతి పురూపాయిహ స్థిరింగాడ పూర్వీర్ణోదుభా ఇంద్రో యజ్వరే గృణతే జగక్ష నవేద్వదాదిన సమ్మూఢాయతి భూజో భూజో రైమిదస్య వర్ధయం అభిన్నే కిల్యేనదే వయం రాజం కిలత భారతస్కరోనాథామిత్రోదర్షతి దేవాంశ్చయాభిర్యజతేదాదిత్రాభిసృజతే గోపాదిస్తాశ్రుతేనముపాయంతి అభి ఉరుగాయమభయంతస్యదాను గావోమర్తస్య విచారంతి యజ్వరః గావో భగో గావ ఇంద్రోక్షాశ్వమస్య ప్రతాపస్య భక్షః ఇమాయా గావస్తజనాథైంద్ర ఇచ్చామి హృదానాథాచిదింద్రం యూయం గావో మేరయథాశ్రీరం చక్రుణుధాను ప్రదీకం భద్రం గృహం కృణుత భద్రవాజో బృహద్వయ ఉచ్యతే సభాసు ప్రజావదే శ్లోజవసే రుషందే శ్రద్ధావస్సు ప్రపాణే రంతే మావస్తేనైరం పరేవో రుద్రస్య హేతృవృణక్తో ఇమమింగవర్ధయ క్షత్రియమిమం విశాలే కృషం కృణత్వాం నిరేమిత్రాక్షణ్యాంగయాత్మాహముత్తరేషు ఏం భజ గ్రామే అశ్వే ఢగోషనిష్టం భజో అమిత్రో అస్మక్షత్రాణమయమస్తురాజేంద్రశత్రుంధయస్మై అయమస్తు వరవయ్రాణమయం విషాం విశ్వదీరస్తురాజ అస్మిన్నింద్రమిషాచ అస్మైరాజి భూరి భావం గోహాం ధర్మ దుఃఖే అయం రాజా ప్రియన్నస్య భూయాత్రయోగవామోషీనా పశూనా విరజ్మీత ఉత్తరాలందమింద్రయ్యే నయమరాజయందేకృషంజనాముదరాజ్ఞానమానా ఉత్తరస్తమే సమత్నాయేకేతరాజన్మృతీరత్రవస్ేకర్షణిందేవాం శత్రుయతాభోజనాని సింహ ప్రతీకోర్వాధ్య ప్రతీకోశత్రూర్ణిందేవాం శత్రుయతామాభోజనాని అన్యే ప్రాంజన్యస్య బహుధాయ బింధతే విశో ప్రవిశాం సమీమహే సమోమంచం భరదో యజ్ఞం కల్పయతి ప్రజానన్ కేవాలేభ్య సుమరిన్నావహతమోమంచం భరద యామన్యామన్నుపయుక్తం మహిష్టం కర్మం కర్మన్నాభరం అగ్నిమీరే అక్షోహణం యజ్ఞం హృదాహూతం ధనోమంచం భరద సుజాతం జాతరేవ్వరం విభం అవ్యవాహం హామహే హనోమంచం భరద ఏన ఋషజో పరమద్యోలయం ేవాస్మాజ్జాతం జ్యం చేయ్యం ఇంద్రస్య మన్మహేశ స్వజస్య మన్మహే రుద్రగ్నస్తో మా ఉపమే మాగురు ప్రవదన్ృమ్ణ్రామదిష్టస్తంభర యస్మై శుక్రపవదే బ్రహ్మదంభిరస్తంభరం స్వామిన కామయం దేయం భవంతం గమిష్టస్మిన్నోస్తంభర సోమేంద్రమేషంభర ప్రాయన్నాన్మాశేకల గౌరవముంచదయమంభర సుషేవం అయక్ష్మదాదిమహిహదత్తంతౌనోముంచతమంభరః ప్రదోమదంసవితర్వాయభూతరేమహస్తంతమత్రయమాదరాతః అరవాత్తామస్య ప్రవతోనియక్షతంతౌనోముంచతమంభరః ఉపశ్రేష్ఠానాదిరోదేవయోర్ధామన్నస్తిరన్ అవస్థముద్రాద్యమద్వహంది దివస్ పృథివీమభిజలం ఏ అధ్యేదామరుతరం దివేరో ముంచంతం హరద ఏ కీలాలేన తర్పయంతి ఏ ఘతేన ఏ వావయోదేదరసాం విజంతి ఏ అధ్యేషామరుదో వర్షయం జితేనో ముంచంతం హరద యదీదం మారుతో మారుదేన యదీదే వాదయ్యే నేదృగా యూజీ సిద్ధేదేనో ముంచంతం హరద విగ్మమనేకం విరిడం సన్మారుతం పృతనాశోగ్రం స్తౌమే మరుతో నాధిలోజోహేనో ముంచంతం హరద భవాచర్వమంద్రేవాంతస్యవిత్రంజనోర్వామిదం సహస్రాక్షోవృత్రహణాహం దూరే యజోర్వధాన్నపద్యేకశ్చరణాంతర్దేవేషోతమానోషేషు యావచ్చేదాధేద్విపదోయోజుదృష్పదస్తౌరోముంచదమంభరదః అధీనాగ్రోధం వృతనాదోగ్రోధం వజ్రేణ జయ్యకీవీరి సౌమీ భవాన్ సర్వో నాధిలోజోహేమితౌరోముంచదమం భరదః మన్వేవాహం మిత్రరుణాజమలగ్నిమత్రిం యోగశ్చరథోజౌవతిష్టం మిత్రరుణాపురమేఘమత్రిం యౌ మే మతమవరథ సప్తవద్రిం తౌనో ముంచదహం భరద యౌ భరద్వాజమవరథోజౌగతిష్ఠైరం విశ్వామిత్రం వరుణమిత్రగుత్సం యోగక్షేవంధ ప్రోదకన్మంతౌనోముంచతమం భరద యౌ మేధాదిమవధోజౌ త్రిశోకం మిత్ర వరుణాభుషణాం కాంచయ్యౌ యౌ గోదరమవధ ప్రోదముంద్రౌనోముంచతమం భరద యోరథ సత్యవత్మర్జునస్మిధునాభిజాతి దూషయన్ స్తోమీ మిత్రౌనోమిధౌనోముంచతమం భరద అహం రుద్రేర్వతోహమాదిత్యేరుత విశ్వదేవై అహం మిత్రవరుణో భావీరంహమింద్రాశ్వినోభా అహం రాష్ట్రీ సంగమేవతోనాయ్యాేవాత్రూరిత్రూర్యాేజంత అహమేవ స్వయమిదం వేదామిదుష్టం దేవానాముదమానుషాణ కామరేతం తముగ్రం కృణోమితం బ్రహ్మాణం తమిషింతం సోమేధా మయాభోన్నమత్యో విపశ్యతియ ప్రాణదేం శృణోచ్యుక్తం అమంతవోమాంత ఉపక్షీయంతి శ్రుషిశోదశ్రద్ధేయం దేవదామి అహం రుద్రాయరాత నో విబ్రహ్మద్యేహం తమాహు అహంజనాయ సమదం గణోమ్యహంజావేష అహం సోమవాహనసం నిహన్యహంతశ్చారమతభూషణం భరం అహం దాదా నిద్రవేణా విష్ణురేసు ప్రావ్యాయ అహం సోమే పితరామ మోర్ధమోనీరంతముద్రే తో విజిష్టే భువనాని విశ్వతామోస్పృశామి అహమే ప్రవాహమ్యాభవానాభువనాని విశ్వాహ పరో దివా పరేణ వృద్ధివేదావేమహిం నాదంబూవ తరాహమన్యో సర్వమాజంతో హర్షయమాణ హృషితాసో మరుత్తన్ విజ్ఞేష భాయుధా సంశిరా ఉపప్రయం దురో అగ్నిరో అగ్నిరేవ మన్యో ద్విహస్తాయస్తే హోదలే హోజస్వేదవోమానో విమృధోదస్త సహస్రమన్యో అభిమాజిమస్మై విజన్మణంబ్రమణంబ్రే హి శత్రో ఉగ్రం తే వాజోరుద్రేమో బహో నామాయుద్ధాయే అగత్తరక్తయం జుమంతం ఘోషం విజయాయ జన్మే విజయనగజంద్రయవానవ్రవోస్మాకం మన్యోధిపాభవేహ ప్రియంతే నామ సగురే గణేవతి విద్వాతముత్సంయత ఆభూత ఆహోత్యాసహజాయ వివర్షిత భూత ఉత్తరం సందృష్టం ధనముభయం సమాగేతమస్మభ్యం దత్తామరుణశ్చ మన్యః ద్వయోదానాదరేణత్రోజపుష్యమానుడయ సాహ్యావదా సమాజయంతయాజావయం దహస్కృతేదహస్పదా మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యురో దావరుణో జాతవేదా మన్యుర్విషరీరేవారోహేయా వాహినో మన్యో తపదాతజోషా అదే మన్యో తమ దత్తవేయాంతవదాయిజాయిజహిత్రో అమిత్రృత్రాజస్వాజ విశ్వాసోన్యాభరాత్మన్న విశ్వదర్శనస్తోరస్మాదనాధురే అపాదస్తేత గంగామన్యోర్జీరాహంపరే అయం దే అశ్నువరే గర్వాన్ ప్రదేశేణురే విశ్వదావన్ మన్యో వజ్రన్మహిళావత్సహనావదస్యోధ్యాపే అభిప్రే దక్షిణోధానోధా వృత్రాణి లంఘనాభూరి జుహోమీరే ధరుణం మధ్వగ్రమహాంస ప్రథమాపి బావ అపనశ్రోషుచదగమగ్నేయం అపనశ్రోషుచదగం సుక్షేత్రియాసురాజావసురాజయామహే అపనశ్రోషుచదగం పయద్వందిష్టయేషామ్రాస్మాకాశ్చ సూరయః అపనశ్రోషుచదగం ప్రయత్తే అగ్నే సూరయో జాయేమహి ప్రదే వయమ్ అపనశ్రోషుచదగం ప్రయదగ్నే సహస్రతో విశ్వతోయం దేభానవః అపనశ్రోషుచదగం తమ్ విశ్వత పరిభూరతి అపనశ్రోషుచదగం దిశో విశ్వత ముఖాదీనా పారయ అపనశ్రోషుచదగం సహస్యంధోమివ నావాదీ వర్షా స్వస్తయే అపనశ్రోషుచదగం బ్రహ్మాశీర్షం బృహదస్ పృష్టం వామదేవ్యముదరమోదరస్య ఛందాంసి భక్షోభుగ్రమస్య సత్యం విష్టారీయాజ్ఞ అనస్థా పూరా పవనేన శుద్ధాశ్రుజయశ్రుజిమీయంతి లోకం నైరాం శిష్టం వదహరి రాతవేదా స్వర్గే లోకే బహుస్త్రేణ వేదాం విష్టారిణ మోధనయ్యే పచం నిరైనావర్తి స్పజతే కరాజన ఆస్తేవాం సంగం గర్వేణే సౌమ్యే విష్టారిణ పరీమృష్ణాతిరేతా రథే భూత్వాక్షే భూత్వాస్తమే ఏషయ్యాం వితరతో మహిష్టో విష్టారిణం భక్తాది మమావేష ఆంగేకం కుమోదం సంతరణోదివిధం శాలోకం శభకౌముదాని ఏతా స్వాధారా ఉపయంతు సర్వా స్వర్గే లోకే మధో భక్తిమానా ఉపత్వా తిష్టంతు పుష్కరిణే సమంతా ఘతర్గదా మధుగోలా స్వరోదాక్షీరేణ పూర్ణా ఉదకేన దగ్ధా ఏతా స్వాధారా ఉపయంతు సర్వా స్వర్గే లోకే మధో భక్తిమానా ఉపత్వా తిష్టంతు పుష్కరిణే సమంతా చతుర కుంభాశ్చుర్ద్రామి క్షీరేణ పూర్ణాముదేన దాధారా ఉపయంతు సర్వా స్వర్గే లోకే మధో భక్తింబ్రమానా ఉపత్వాతిష్టంతు పుష్కరిణే స్తమందా బ్రాహ్మణేషో విష్కారిణం లోకజితం స్వర్గం సమేవాశ్రేష్టమానో విశ్వలోపాధేక్కా మధుఘాస్తో జమోదనం ప్రథమజాయ ప్రజాపజిష్టపదా బ్రహ్మణే పజత్ యో లోకానా విధిర్నాభిలేషాత్నోధనేనాదీతరాణి భృత్యం ఏనాదరంభోదే భృత్యమన్నమింతపదాశ్రమేణ యమ్ భవాజ బ్రహ్మణే బ్రహ్మపూర్వం తేనోదరేనాదీతరాణి భృత్యం యోదాధార పృథివీ విష్ణుభోజయంగరిక్షమాపణాద్రేణ యో హస్తభ్రాద్వోర్ధ్వమహిమ్నాదేనోదరేనాదీతరాణి భృత్యం యస్మాన్మాధారేదాశ్చిం అహోరాత్రాయం పర్యంతోనాపుస్తేనోదరేనాదీతరాణి భృత్యం యత్ ప్రాణ భూయశ్రీలోకాశవంతక్షరంతి జ్యోతిష్పదే ప్రతిశోయశ్రీర్వాస్తేనోదరేనాదీతరాణి భృత్యం యస్మాత్వక్వాదమృతం సంభూవయోగాయత్ర్యాధిపతిర్వభూవ యస్మిన్ వేదాదిహీతా విశ్వరూపాత్మేనోదరేనాదీతరాణి భృత్యం అవరబాధే ద్విషందం దేవబీజం భవత్నాయే మే పదే భవంతు బ్రహ్మోదనం విశ్వజితం వజామి శృణ్వంతో మే శ్రద్ధానస్య దేవాః తాం సత్యౌజా పదహస్తరన్యర్వైశ్వానరోగిణాః యో నో దురస్యాచిత్రాచ్యాధో యో నో ఆరాధ్యాక్షరీక్షరీక్షరీ వైశ్వాదశ్యోరగ్నేరీ దామితం యాగరే మృగయంతే ప్రతిక్రోధే మా భాష్యే ద్రవ్యాలో అన్యాన్యత్రమాంసాన్ సహసాదహే సహేమిమీనందర్వాంగురస్ోహన్మాగోజమిధ్యే దేవాస్తేనూర్యేణమతేజవేషపర్వదేషంతే పశుభిర్మిదే తపరోహస్తిజానాం వ్యాఘ్రో గోమతామివ స్వానసింహమేవ దృష్టాదేనందేంచరం కపీషాచై సంశక్నో వినశ్రేణే ప్రవనగ్గుభైస్మాన్ నశ్యంతియమహం గ్రామరమాంగ్రామరమాజదముగ్రం సోమ పిశాచాస్తస్మాన్ నశ్యంతి నవాపజాయతే క్రోధయంతి విదాహస్తిరం వశగాయివ తానహం మన్యేదునే తాంజనే అల్పశిలోనివ అభిదం నిర్వ్యర్థతామశ్వమివాస్తాభిధాన్యా మల్లోయో వృద్ధే నమో చే